Book 2 94 94 حروف العطف 1 సముచ్చయం 1 انتظر حتى يتوقف المطر వర్షం ఆగేంత వరకు ఆగండి انتظر حتى انتهي నేను పూర్తి చేసేంత వరకు ఆగండి انتظر حتى يعود ఆయన వెనక్కి వచ్చేంత వరకు ఆగండి انتظر حتى يصبح شعري جافا నా జుట్టు ఆరే వరకు నేను ఆగుతాను انتظر حتى ينتهي الفيلم సినిమా అయ్యేంత వరకు నేను ఆగుతాను انتظر حتى تصير الإشارة خضراء. ترافيك لايت جرين أيينت وركو نين آغوتانو. متى ستسافر للإجازة؟ مير السلوالو يبقى ويلتو نارو؟ حتى من قبل الإجازة الصيفية؟ بيسا وكالم سلوال كنت مندينا؟ نعم، حتى من قبل أن تبدأ الإجازة الصيفية. آبنو వేసవికాలం సెలవులు మొదలవ్వక ముందే అస్లిహ్ అస్సఖఫ ఖబ్ల అన్ యబ్దా అష్షితా చలికాలం మొదలవ్వక మునిపే పైకప్పుని బాగు చేయండి ఇగ్సిల్ యదైక్ ఖబ్ల అన్ తజ్లిస ఇలా తావిలా మీరు బల్ల ముందు కూర్చునే మునిపే మీ చేతులని శుభ్రం చేసుకోండి అగ్లిక్ నాఫిద ఖబ్ల అన్ తఖ్రుజ్ మీరు బయటకు వెళ్లక మునిపే మీ కిటికీలను మూసివేయండి متى ستأتي إلى البيت؟ మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు هل بعد الدرس؟ క్లాస్ తర్వాత نعم بعد أن يكون الدرس قد انتهى అవును క్లాస్ అయిపోయిన తర్వాత من بعد ما حصل له الحادث لم يعد يمكنه ان يعمل ఆయనక ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆయన పని చేయలేకపోయారు من بعد ما فقد الشغل ذهب الى امريكا ఆయన ఉద్యోగం పోయిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళారు من بعد ما ذهب الى امريكا اصبح ثريا ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన ధనవంతుడయ్యాడు